నిర్జానో మన్యతమన్యత నిర్జానో నిర్జానో మన్యత నిర్వీర్యో నిర్వీర్యో మన్యత నిర్జానో నిర్జానో మన్యత నిర్వీర్య అమన్యత నిర్వీర్యో నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్య శిఖర శిఖర నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్య శిఖర నిర్వీర్యశిధరశిధలో నిర్వీర్యో నిర్వీర్యశిధలో యాతయామాతయా మా శిధలో నిర్వీర్యో నిర్వీర్యశిధలో యాతయామా నిర్వీర్య వీర్య శిధలో యాతయామాతయా మా శిధర శిధలో యాతయామాత యాతయా మా శిధర శిధలో యాతయామాత యాతయామాస యాతయామా యాతయామాస ఏతమేతకోస యాతయామా యాతయామాస ఏతం యాతయామేత యాతయామా స ఏతమేతకోసత ఏతంచతోరాత్రం చతోరాత్రమేతకోసత ఏతంచతోరాత్రం ఏతంచతోరాత్రం చతోరాత్రమేతమేతంచతోరాత్రమవశ్యద పశ్యచతోరాత్రమేతమేతంచతోరాత్రమవశ్యద చతోరాత్రమవశ్యద పశ్యచతోరాత్రం చతోరాత్రమవశ్యత్తంతమవశ్యచతోరాత్రం చతోరాత్రమవశ్యత్తం చతోరాత్రమిది చతోరాత్రం అవశ్యత్తంతమవశ్యద పశ్యత్తమాతమవశ్యద పశ్యత్తమా తమాదంతమాహరదాహరదాదంతమాహరద ఆహరదాహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరదాహరత్తేన ఆహరద

చతురాత్రేణ చతురాత్రేణ యజత ఆ చతురాత్రేణ చతురాత్రేణ యజత ఆజతేజత ఆజతేజత ఆస్యాస్ చరో అస చరో వీరా వీరాశ్చరో చరో వీరా చరో వీరా వీరాశ్చరో వీరాజాయింద్రేజాయింద్రే వీరాశ్చరో వీరాజాయింద్రే వీరాజాయింద్రే జాయింద్రే వీరా వీరాజాయింద్రే సుహోదా సుహోదా జాయింద్రే వీరా వీరాజాయింద్రే సుహోదా జాయింతే సుహోదా సుహోదా జాయింతే జాయింతే సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోదా జాయింతే జాయింతే సుహోతాసు ఉద్గాతా సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోదా సుహోతాసు ఉద్గాతా స్వధ్వర్య స్వధ్వర్యసు ఉద్గాతా సుహోతాసు హోదా సు ఉద్గాతా స్వధ్వర్యు సుహోతే సుహోతా ఉద్గాతా స్వధ్వర్యస్వధ్వర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధ్వర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధ్వర్యస్సు ఉద్గాతేషు ఉద్గాత స్వధ్వర్యస్సు సభేయస్సు

బ్రహ్మవత్సరం తృతీయాన తృతీయాన బ్రహ్మవత్సరం బ్రహ్మవత్సరం తృతీయాన్నాద్యం బ్రహ్మవత్సరం బ్రహ్మవత్సరం తృతీయాన్నాద్యం బ్రహ్మవత్సరమే బ్రహ్మవత్సరం తృతీయనాద్యమన్నాద్యం తృతీయన తృతీయనాద్యం జగత్యేన జగత్యేనాద్యం తృతీయన తృతీయనాద్యం జగత్యేన అన్నాద్యం జగత్యేన జగత్యేనాద్యమన్నాద్యం జగత్యేన యస్య తృత్యేనాద్యమన్నాద్యం జగత్యేన అన్నాద్యమిత్యన్నాద్యం జగత్యేన యస్య తృత్యేన జగత్యేన ఏమేం యస్య తృత్యేన జగత్యేన ఏమేం యోజ ఏం విద్వాన్ విద్వాన్ యోజ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేకమేం విద్వాగశ్చతురశ్చతురో విద్వానేకమేం విద్వాగశ్చతుర విద్వాగశ్చతురశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాన్ చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతుష్టోమాన్ సోమాన్ ఆహరత్యాహరది ప్రథమేన ప్రథమేనైవ ప్రథమేనావరుంధే అవరుంధేరుంధే వావరుంధ ఇంద్రియం ఇంద్రియగోరుంధే వావరుంధ ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన ఇంద్రియగోరుంధే వావరుంధ ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవత్సరం బ్రహ్మవత్సరం ద్వితీయేన బ్రహ్మవత్సరం బ్రహ్మవత్సరం తృతీయేన బ్రహ్మవత్సరం తృతీయేనాద్యం బ్రహ్మవత్సరమిది బ్రహ్మవత్సరం తృతీయేనాద్యం తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన తృతీయేన త తస్మాత్ఫలితో వ్యామలగ్నియో వ్యామలగ్నియో ఫలితో తస్మాత్ఫలితో వ్యామలగ్నియో

విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇజతే ఇజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇజతే పంచరాత్రేణ ఇజతే ఇజతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇజతే ప్రజతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇజతే ప్ర పంచరాత్రేణేతి పంచరాత్రేణ ఇజతే ప్రయజతేజతే ప్రైవైవ ప్రయజతేజతే ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయతే చేతే జాయత ఏవైవ జాయతే జాయతే చేతే జాయతే జాయతే తార్ధవ అర్థవస్తే జాయతే జాయతే తార్ధవ తార్ధవ అర్థవస్తే తార్ధవ సృష్టా సృష్టా అర్థవస్తే తార్ధవ సృష్టా అర్థవ సృష్టా సృష్టా అర్థవ అర్థవ సృష్టాన సృష్టా అర్థవ అర్థవ సృష్టాన సృష్టాన సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంతన సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంత వ్యావర్తంతన వ్యావర్తంతదే రే వ్యావర్తంతన వ్యావర్తంతదే వ్యావర్తంతదే రే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదమేదంతే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదం వ్యావర్తంతేంద్రి ఆవర్తంత ఏతమేదంతేత ఏతం పంచరాత్రం పంచరాత్రమేతంతేత ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమవశ్యన్న వశ్యన్ పంచరాత్రమేతమేతం పంచరాత్రమవశ్యన్న పంచరాత్రమవశ్యన్న వశ్యన్ పంచరాత్రం పంచరాత్రమవశ్యంతమవశ్యన్ పంచరాత్రం పంచరాత్రమవశ్యంతం పంచరాత్రమిది పంచరాత్రం అవశ్యంతం తమవశ్యన్న వశ్యంతమాతమవశ్యన్న వశ్యంతమా తమాదంతమాహరన్న హరన్నాదంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేరతేనాహరన్నాహరంతేనాహరంతేనాహరన్నాహరంతేనాయుదంతాయుదంతతేనాహరన్నాహరంతేనాయుదంతతేనాయుదంతతేనాయుదంతతదవస్తతోయుదంతతేనాయుదంతతత ఐదంతతదస్తతోయుదంతాయుదంతతదోవైవైతోయుదంతాయుదంతతదోవై తదోవైవైతదస్తతోవైతేవైతదస్తతోవైతే వైదేవైవైతే వ్యావర్తంత వ్యావర్తంతదే వైవైతే వ్యావర్తంత వ్యావర్తంత్యావర్తంతదే వ్యావర్తంతయోయో వ్యావర్తంతయ ఏవమేవయో వ్యావర్తంత్యావర్తంతయ ఏవమేవయో ఏవం విద్వాన్ విద్వాన్ ఏవం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇజతే ఇజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇజతే పంచరాత్రేణ ఇజతే ఇజతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇజదేవి ఇజతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇజదేవి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇజదేవి ఇజతే ఇజదేవి పాత్మనా పాత్మనావి ఇజతే ఇజదేవి పాత్మనా విపాత్మనా పాత్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తదే వర్తద ఆ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తదే ఆవర్తదే వర్తద ఆవర్తదే సార్వసేన సార్వసేనర్వర్తద ఆవర్తదే సార్వసేని వర్తదే సార్వసేన సార్వసేనర్వర్తదే వర్తదే సార్వసేన శౌజయ శౌజయ సార్వసేనర్వర్తదే వర్తదే సార్వసేన శౌజయ

సర్వృష్ట ఇది సర్వాతిరాత్రోపతి ప్రవచ్యత రాత్రోపతి సర్వచ్చిత రాత్రోపతి అతిరాత్రీ రాత్ర భవతి సర్వతి పృథివ్యాయంతా పృథివ్యాం పృథివ్యాయంతారాడ్ యంతారాడ్రాడ్యంతాయంతారాడ్యంతాయంతారాడ్యంతారాడ్యంతాయంతారాడ్యంతాయంతారాడ్యంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయం అది వృషా వృషా అస్తి వృషా అస్తి వృషా అస్తి వృషాది విశ్వేభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస

నీంకృతాయ స్వాహా స్వాహేంకృతాయేంకృతాయ స్వాహా క్రందతే క్రందతే స్వాహేంకృతాయేంకృతాయ స్వాహా క్రందతే హీంకృతాయేతీంకృతాయ స్వాహా క్రందతే క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే క్రందతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా క్రందతే క్రందతే స్వాహా వక్రందతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా ప్రోధతే అవక్రందత ఇత్యవక్రందతే స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా ప్రోధతే ప్రప్రోధతే స్వాహా ప్రోధతే ప్రప్రోధతే స్వాహా ప్రప్రోధతే స్వాహా ప్రప్రోధతే స్వాహా స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా గంధాయ గంధాయ స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా గంధాయ ప్రప్రోధత ఇది ప్రప్రోధతే స్వాహా గంధాయ గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ గంధాయ స్వాహా అఘ్రాతాయ ఘ్రాతాయ స్వాహా గంధాయ గంధాయ స్వాహా అఘ్రాతాయ స్వాహా అఘ్రాతాయ రాధాయ స్వాహా స్వాహా అఘ్రాతాయ స్వాహా స్వాహా అఘ్రాతాయ స్వాహా స్వాహా అఘ్రాతాయ స్వాహా ఘ్రాతాయ స్వాహా స్వాహా అఘ్రాతాయ ఘ్రాతాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అఘ్రాతాయ ఘ్రాతాయ స్వాహా అప్రాణాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అభ్యానాయ ధ్యానాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అభ్యానాయ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహా అభ్యానాయ ధ్యానాయ స్వాహా స్వాహా అభ్యానాయ స్వాహా స్వాహా అభ్యానాయ స్వాహా స్వాహా అభ్యానాయ స్వాహా ధ్యానాయ స్వాహా స్వాహా అభ్యానాయ ధ్యానాయ స్వాహా పానాయ పానాయ స్వాహా అభ్యానాయ ధ్యానాయ స్వాహా పానాయ ధ్యానాయేతి వీఖనాయ స్వాహా పానాయ పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా ప్రాణాయ స్వాహా స్వాహా ప్రాణాయ ప్రాణాయ స్వాహా సంధీయమానాయ సంధీయమానాయ స్వాహా ప్రాణాయ ప్రాణాయ స్వాహా సంధీయమానాయ అపానాయేత్యపానాయ స్వాహా సంధీయమానాయ సంధీయమానాయ స్వాహా స్వాహా సంధీయమానాయ స్వాహా స్వాహా సంధీయమానాయ స్వాహా స్వాహా సంధీయమానాయ స్వాహా సంధీయమానాయ స్వాహా స్వాహా సంధీయమానాయ సంధీయమానాయ స్వాహా సంధితాయ సంధితాయ స్వాహా సంధీయమానాయ సంధీయమానాయ స్వాహా సంధితాయ సంధీయమానాయేతి సంధీయమానాయ స్వాహా సంధితాయ సంధితాయ స్వాహా స్వాహా సంధితాయ స్వాహా స్వాహా సంధితాయ స్వాహా స్వాహా సంధితాయ స్వాహా సంధితాయ స్వాహా స్వాహా సంధితాయ సంధితాయ స్వాహా విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహా సంధితాయ సంధితాయ స్వాహా విశృత్యమానాయ సంధితాయేతి సంధితాయ స్వాహా విచక్ష్యమానాయ విచక్ష్యమానాయ స్వాహా స్వాహా విచక్ష్యమానాయ స్వాహా స్వాహా విచక్ష్యమానాయ స్వాహా స్వాహా విచక్ష్యమానాయ స్వాహా విచక్ష్యమానాయ స్వాహా స్వాహా విచక్ష్యమానాయ విచక్ష్యమానాయ స్వాహా విచక్ష్యాయ విచక్ష్యాయ స్వాహా విచక్ష్యమానాయ విచక్ష్యమానాయ స్వాహా విచక్ష్యాయ విచక్ష్యమానాయేతి విచక్ష్యమానాయ స్వాహా విచక్ష్యాయ విచక్ష్యాయ స్వాహా స్వాహా విచక్ష్యాయ స్వాహా స్వాహా విచక్ష్యాయ స్వాహా స్వాహా విచక్ష్యాయ స్వాహా విచక్తాయ స్వాహా స్వాహా విచక్తాయ విచక్తాయ స్వాహా పదాయిష్యమానాయ పదాయిష్యమానాయ స్వాహా విచక్తాయ విచక్తాయ స్వాహా పదాయిష్యమానాయ విచృతాయేతిభిచృతాయ స్వాహా పదాయిష్యమానాయ పదాయిష్యమానాయ స్వాహా స్వాహా పదాయిష్యమానాయ స్వాహా స్వాహా పదాయిష్యమానాయ స్వాహా స్వాహా పదాయిష్యమానాయ స్వాహా పలాయిష్యమానాయ స్వాహా స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహోపరగ్రస్యత ఉపరగ్రస్యతే స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహోపరగ్రస్యతే

ృణానోృణానస్పవదే కవ్యం కవ్యం పవదే వృణానోృణానస్పవదే కవ్యన్ పవతే కవ్యం కవ్యం పవతే పవతే కవ్యం పశుం పశుం కవ్యం పవతే పవతే కవ్యం పశుం కవ్యం పశుం పశుం కవ్యం కవ్యం పశుం నన పశుం కవ్యం కవ్యం పశున్న పశున్న గోపా గోపాన పశుం పశున్న గోపా